అపరోక్షానుభవం యొక్క ఆవశ్యకత. న గచ్ఛతి వినాపానం వ్యాధిరౌషధ సద్ధతః. వినాపరోక్షానుభవం బ్రహ్మసభై న ముచ్యతే. 64. వ్యాధేహ రోగము పానం వినాషధపానము చేయకుండగా ఔషధ సద్ధతః ఔషధము అనుసద్ధమునుచ్చరించినంత మాత్రమున న గచ్ఛతి తొలగదు అపరోక్షానుభవం వినా ప్రత్యక్షానుభవము లేకుండగా. బ్రహ్మః దయః బ్రహ్మ అనుసద్ధమునుచ్చరించుటచే న ముచ్యతే మోక్షము పొందజాలడు. ఔషధ సేవనము చేయకుండగా ఔషధము ఔషధము అనిశబ్దమును ఉచ్చరించినంత మాత్రమున రోగము కుదురదు. అపరోక్షానుభవం వినా ఆత్మసాక్షాత్కారము లేకుండగా కేవలము ఆపరోక్షానుభవము యొక్క ఆవశ్యకత. 101. ఉపనిషత్తులలోనున్న బ్రహ్మశబ్దములచే న ముచ్యతే బంధ ముకుడు కాజాలదు. అవ తత్వజనమునకు ప్రధాన కారణమేదియో చెప్పుచు ఈ విషయమునే మరియొక విధముగా చెప్పుచున్నాడు. అకృత్వ దృశ్య వలయ మజ్ఞాత్వ తత్వమాత్మనః బాహ్యసట్లేహ కుతో ముక్తిరుక్తి మాత్రఫలే నృదాం. 65. దృశ్య వలయం దృశ్యమగు ప్రపంచము యొక్క విలయమును అకృత్వ చేయక ఆత్మని ఆత్మ యొక్క తత్వం తత్వమును అజ్ఞాత్వ తెలుసుకొనక ఉక్తి మాత్ర ఫరే ఉచ్చారణ మాత్రమే ఫలముగా గల. బాహ్య దయహ బాహ్య శబ్దములచే నోనాం మానవులకు ముక్త్రమోక్షము కుతయిట్లు లభించును. దృశ్యవలయం దృశ్యమనగా సభ్యతరములగు చక్షురాదుల వలన కలిగిన మనోవృత్తికి విషయమైనది లేదా చిత్తుకు విషయమైనది. ఇట్లు చెప్పుటచే శబ్దమును వినగనే కలిగిన మనోవృత్తికి విషయమగు సససరుంగాధికము కంటెను బ్రహ్మకంటెను భిన్నమైనది అను నర్థము వచ్చును. అట్టి అజ్ఞానము వరకును ఉన్నదియు బ్రహ్మవ్యతిరిక్తమును అగు సకల దృశ్య జగత్తి యొక్క విలయమును అనగా బ్రహ్మయందు ప్రవిలాపనమును అణగిపోవుటను చేయకుండగను ఆత్మనః తన యొక్క రత్వం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితము సర్వాధిష్టానము సత్యము స్వయం ప్రకాశము అగు ఆనందస్వరూపత్వమును తెలుసుకొనక ఉక్తి మాత్రఫలేహ ఉచ్చారణ మాత్రమే ప్రయో ఆనముగా గలిగిన. బాహ్యసభే అంతరముగు అనుభవము లేకుండగానే ఉచ్చరింపబడుచున్న అహం బ్రహ్మాస్మి ఇత్యాది శబ్దముల చేత నృణా మానవులకు ముక్తి ఏటువచ్చును. అసంభావ్యమని యర్థము. కుతః అనుశబ్దము నిషేధార్థకము. శ్రీ వివేక చూడామణి అవ ఈ విధముగా అకృత్వా ఇత్యాది పూర్వశ్లోకమున సమస్త దృశ్య ప్రపంచమును అణచివేసి బ్రహ్మమాత్రమునే మిగుల్చుట అనునది ఆత్మతత్వమును తెలుసుకొనుటకు పరమకారణము అని వ్యతిరేకముఖమున చెప్పబడినది. అట్లే తత్వజ్ఞానమును కలిగననే ముక్తి కలుగును మరియొక విధముగా కలుగదు అను విషయముగూడ వ్యతిరేకముఖమున చెప్పబడినది. ఇప్పుడు దృష్టాంతమును చెప్పుచున్నాడు. అకృత్వా శత్రుసంహార మగత్వాఖిల భూశ్రియం రాజాహమితి శబ్దాన్నో రాజా భవితు మర్హతి. 66. శత్రుసంహారం శత్రుసంహారమును అకృత్వా చేయకుండగా అఖిలభూశ్రియం సమస్తమైన భూలోకం యొక్క లక్ష్మిని అగత్వా పొందకుండగా రాజాహం నేను రాజును ఇతి అను శబ్దాత్ శబ్దము వలన రాజారాజుగా భవితుం అగుటకు నార్హతి తగడు. తన రాజ్యభోగమునకు అడ్డుతగులుచున్న శత్రువుల నాశమును చేయకుండా అఖిలభూశ్రియం సమస్త పృథ్వీ సంపదను పొందకుండగా నేను రాజును అని చెప్పుకొనినంత మాత్రమున రాజు కాజాలడు అని అన్వయము. సకల శత్రువులను లయింపజేసి సమస్త భూమి యొక్క సంపదను పొందుట రాజత్వమునకు ఎట్లు కారణమో అట్లే ముక్తికి కూడా సకల దృశ్య జగత్తును విలీనము చేసి ఆత్మతత్వమును తెలుసుకొనుట కారణము అని భావము. అవ కేవల బాహ్యశబ్దములచే ముక్తి లభింపదు. అందుచే తత్వవేత్తయగు గురువు నుండి ప్రయత్నపూర్వకముగా ఆత్మతత్వమును తెలుసుకొనవలెను అని దృష్టాంతముతో సవిస్తరముగా చెప్పుచున్నాడు. 102 అపరోక్షానుభసము యొక్క ఆవశ్యకత. 103 ఆప్తోక్తిం ఖననం తథోపరి శిలాపాకర్షణం స్వీకృతిం నిక్షేపః సమపేక్షతే నహి బహ్యహసభయస్తు నిర్గచ్చతి తద్వద్రుహ్మవిదోపదేశమనన ధ్యానాదిభిర్లభ్యతే మాయాకార్యతిరోహితం స్వమమలం తత్వం న దుర్యుక్తిభ్యః. 67 నిక్షేపః భూమిలో దాచించిన ధనము ఆప్తోక్తిం ఆప్తుల మాటను ఖననం త్రవుటను శిలాపాకర్షణం రాళ్లను తొలగించుటను స్వీకృతిం స్వీకరించుటను సమసేక్షలే అపేక్షించును తుజకాని శబ్దాహ మాటల మాత్రముచే బహేహ బయటకు న నిర్గచ్చతి రాదు కదా. తద్వత్ అట్లే మాయకార్యతరోహితం మాయచితను దాని కార్యములగు దేహాదులచితను కప్పివేయబడిన అమలం నిర్మలమైన స్వం స్వకీయమైన తత్వం తత్వము బ్రహ్మవిద బ్రహ్మవేత్త చేత చేయబడిన ఉపదేశ మనన ధ్యానాదిభ్యః ఉపదేశము మననము ధ్యానము మొదలగు వాటిచే లభ్యతే పొందబడును దుర్యుక్తిభ్యః చెడ్డయుక్తులచేత న పొందబడదు. లోకమున భూమిలోపల దాచియుంచిన బంగారము మొదలగు నిధిని పొందవలెనన్నచో దానిని చూచినవారి యొక్క మాటలుగాని లేదా అంజన విశేషాదుల సహాయముతో దానిని తెలుసుకొని సత్యమును చెప్పెడు ఆప్తుల యొక్క మాటలుగాని విని భూమిని త్రవ్వి ఆ నిధి పైకప్పిన రాయి తీసివేసి దానిని పొందవలెను. అంతేకాని నిక్షేపము నిక్షేపము అనుమాటలచే అది బయటకు రాదు. ఈ విషయము ఏ విధముగా లోక ప్రసిద్ధమో తద్వత్ శిలచేతను భూమిచేతను కప్పబడిన నిధివలే స్వం స్వకీయమైన అమలం స్వతః పరిశుద్ధమైన తత్వం తత్వము అనగా బ్రహ్మ మాయకార్యతిరోహితం అజ్ఞానముచేతను దాని కార్యములగు అహంకారాది దేహాంతకోశములచేతను అడ్డుకొనబడిన స్ఫుట ప్రకాశము కలదే బ్రహ్మవిదోపదేశమనన ధ్యానాదిభి ఆ అంతటా ఉపదేశ ఉప. 104 శ్రీవివేకచూడామణి దేశము ఓపదేశము బ్రహ్మవిదుని ఓపదేశము బ్రహ్మవిదోపదేశము లేదా బ్రహ్మవిద అనునది తృతీయాంతమగు వ్యస్తపదము కావున అబ్రహ్మవిద ఉపదేశమున కర్త ఎను నర్థము లభించును. బ్రహ్మవేత్త చేసిన ఉపదేశము శ్రవణము ఉపదేశము శ్రవణము మననం యుక్తులచే చింతనము చేయుట ధ్యానం నిధిధ్యాసనము ఆది పదముచే నిర్వికల్పక సమాధి గ్రహింపబడును వాటిచే లభ్యతే సాక్షాత్క రింపబడును. బ్రహ్మ తనకంటే భిన్నము కాదు కావున మరి యొక్క విధముగు లాభము ఇచట చెప్పుటకు వీలులేదు. అందుచే బ్రహ్మ లాభమనగా బ్రహ్మ సాక్షాత్కారము మొదలగు స్థలములలో గూఢ నిట్లే కంఠస్థచామికరాది లాభము చెప్పవలెను కదా. నైషాశ్రుతి తర్కేణ మతిరాపనేయ ఈ జ్ఞానము తర్కముచే లభించునది కాదు అనుశ్రుతి ననుసరించి ఇది దుర్యుక్తులచే లభించునది కాదు. విరుద్ధములు కాని యుక్తులు మాత్రము అంగీకార్యములే పణితో మేధావీ గాంధారనివోపసంపద్యతే దొంగలు పట్టుకొని నట్టడవిలో విడిచిపెట్టగా తెలివగలవాడు బుద్ధిచే ఊహించుకొని ఊహించుకొని ఏ విధముగా తన స్వస్థానమగు గాంధారదేశము చేరునో అట్లే యుక్తులచేతగూడా ఆత్మతత్వమును తెలుసుకొనవలెను అను శృతియే సత్కర్మమును అంగీకరించుచున్నది. మహామత్స్యాది దృష్టాంతముచే ఆత్మ అసంగమను విషయమును సుషుప్తియందు జీవుడు ప్రపంచము నుండి పూర్తిగా దూరమై సదాత్మతో కలిసిపోవుటచే నాతడు నిష్పపంచసదాత్మ స్వరూపుడను విషయమును కార్యకారణములకు భేదము లేదను న్యాయముచేతను మట్టిముద్ద మొదలగు దృష్టాంతములచేతను ఒక వస్తువును తెలుసుకొనినచో అన్నియు తెలియను ప్రపంచము బ్రహ్మకంటే వేరు కాదు అను విషయమును సాలిపురుగు మొదలగు దృష్టాంతములచే బ్రహ్మ జగత్తుకు ఉపాదాన కారణము నిమిత్త కారణము గూడా అను విషయమును తస్కర దృష్టాంతముచే సత్యాభిసంధి కలవాడు ముక్తి పొందును, మిథ్యాభిసంధి కలవాడు బంధము పొందును. అపరోక్షానుభవము యొక్క ఆవశ్యకత 105 అను విషయమును ఈ విధముగా అనేకయుక్తుల సహాయముచే శృతియే అనేక విషయములను బోధించుచున్నదిగాన మంచి యుక్తులు అంగీకార్యములే, దుర్యుక్తులు మాత్రమే అంగీకార్యములు కావు అని చెప్పుటకై దుర్యుక్తి భ్యహ అని చెప్పబడినది. తస్మాత్ సర్వప్రయత్నేన భవబంధ విముక్తయే స్వేనేవ యత్నః కర్తవ్యో రోగాదేరివ పండితయః 68 తస్మాత్ ఆ కారణము వలన పండితయః పండితులచే రోగాదేరిన రోగాధికము తొలగిపోవుటకు వలే భవబంధ విముక్తయే సంసార బంధము తొలగిపోవుటకై సర్వప్రయత్నేన సర్వవిధములైన ప్రయత్నముచే స్వేనేవ స్వయముగనే యత్నః ప్రయత్నము కర్తవ్యః చేతగనది. తస్తాల్ తనబంధము ఇతరులచే తొలగింప శక్యము కానిదగుట వలనను సాధంచతుష్టయ సంపన్నుడగు తాను గూడా గురువును చేరి అతని ముఖము నుండి వేదాంతములను విని వాటి అర్థములను మననముచేసి నిదిధ్యాసనముచేసి నిర్వికల్పక నిష్ఠచే బ్రహ్మతత్వమును స్పష్టముగా తెలుసుకొని మోక్షమును పొందవలెనేగాని కేవల బ్రహ్మాది శబ్దముల వలన మోక్షము లభింపదు కావునను అని అర్థము. సర్వప్రయత్నేన వెనుక చెప్పిన శ్రవణాది రూపప్రయత్నముచేత భవ సాంసారిక బంధ విముక్త ఏ అవిద్య మొదలు దేహము వరకును గల బంధ నివృత్తి కొరకు స్వేన ఏవ ఎవరు బంధమును అనుభవించుచున్నారో వారి చేతనే పండితై బుద్ధిమంతులగు వారి చేత రోగాదేశి రోగము ఆకలి దాహము మొదలు వాటి యొక్క విముక్తి కొరకు ఏ విధముగా ఔషధ సేవ భోజనము జలపానము మొదలగునవి స్వయముగనే చేయబడునో అట్లే ప్రయత్నము చేయదగనది. బాగుగా స్థిరమైన వివేకాది సాధంచతుష్టయమును సంపాదించుకొని శ్రీ వివేక చూడమని సద్గురువును చేరవలసని భావము. ఈ శ్లోకమున సర్వప్రయత్నేన అనియు భవబంధ విముక్తయే యత్నః కర్తవ్యః అనియు రెండుసార్లు యత్నశబ్దమును ప్రయోగించి చెప్పుటచే యత్నః కర్తవ్యః అను దానికి సద్గురు పనదనము చేయవలెను అనునర్థము చెప్పిన బాగుండు నని తోచుచున్నది అని శ్రీ చంద్రశేఖర భారతీంద్రులు వ్రాసియున్నారు. అవ తీవ్ర ముముక్ష గలిగిన శిష్యుని ఈ విధముగా అభినందించి అతని ప్రశ్నను శ్లాఘించుచున్నాడు.